ఉదారదుపాంశునాథమామృతత్వమాహానటే ఘృతస్య నామ గుహ్యం యదస్తి జిహ్వా దేవానామృతస్య నాభిః వయం నామ ప్రబ్రవామా ఘృతస్యాస్మిన్ యజ్ఞే ధారయమానమోభిః ఉప బ్రహ్మాదేన వచ్చస్య మానం చతుశృంగోపమేద్గౌరయేతత్ చత్వారి శృంగాత్రయో అస్య పాదాద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభోరో రవీతి మహో దేవో మధ్యాంగావీవేశ త్రిధా హితం పణిభిర్గుహ్యమానం గవి దేవాసో ఘృతమన్వరీంద్రన్ ఇంద్రయేకం సూర్యయేకం ేనాదేకం స్వధజానిష్టచక్షుర్షంది హృద్యాత్ సముద్రాచ్చతవ్రజాదిపునానాపచక్షే ఘృతస్య ధారా అభిజాగసీమిరణ్యయో వేదసో మధ్య ఆసాం సంజక్స్రవంతి సరితో నధేనా అంతర్హృదా మనసా పూజమానా ర్షంతో ఘృతస్య మృగాదీ పక్షిపణోరీషమాణా సింధోరివ ప్రాధ్వరేషు ఘనా సోపాత ప్రమేయ పతయంతి జహ్వా ఘృతస్య దారార్షోన వాజీ కాష్ఠా భిందన్నోర్మిభిన్వమానా అభిప్రవంత సమానే వయోషా కళ్యాణ్యా అస్మయమానాసో అగ్నిం ఘృతస్య ధారా సమిధో న సంతతాజూషాణో హర్యతి జాతవేదా కన్యాయివ వహతు మే తవాపు అంజం జానా అభిచాకసీమి యత్ర సోమః సూయతే యత్ర యజ్ఞో ఘృతస్య ధారా అభిదత్తవంతే అభ్యర్షత సుష్టుతిం గవ్యమాజిమస్మాసు భద్రాద్రవీణాని ధత్త ఇమం యజ్ఞం నాయత దేవతానో ఘృతస్య ధారా మధూమత్వవంతే ధావంతే విశ్వం భువనమధి శ్రుతమంతస్స ముద్రే హృద్యా అంతరాయుషి అవామనీకే సమిధేయాభృతస్తమశ్యామధూమంతంత భూర్మిం విశ్వేశ్వరాయ నమః. అభోధ్యగ్నిః సమిధాజనానాం ప్రతి ధేనుమీవాయతి ముషాసం జహ్వాయేవ ప్రభజాముజ్జిహానా ప్రభానవశిశ్రతేన కమచ్చ అబోధిహోతాయ దేవానూర్ధ్వో అగ్నిః సుమనాః ప్రాతరస్థాత్ సమిద్ధస్య రుషదర్శివాజో మహాన్ దేవస్తమసో నిరమోజి యదీం గణస్య రసనామజీ కశుచీరం కేశుచీభిర్గోభిరగ్నిః ఆదక్షిణాయుజ్యదేవా జయంత్యుత్నామూర్ధో అధయద్యుగోభిః అగ్నిమచ్చా దేవయతామణాం సిచక్షూంషి వసూర్యే సంచరంతి యదీం సువా దేవుషసావిరూపే శ్వేతో బాజీ గాయతే అగ్రే అహ్నాం జనిష్టైయేన్యో అగ్రే అహ్నాం యతో హితేష్వరుషోవనేషు దమే దమే సప్తరత్నాదధానోర్భిర్హోతానిషసాతాజీయాన్ అగ్నిర్హోతాన్యసీదజ్జీయానుపస్థే మాతుః సూరభావు లోకే యువా కవిః పూరునిష్ఠరుతావా ధర్తా కృష్ణీనాముత మధ్య యుద్ధః ప్రణత్యం విప్రామధ్వరేషు సాధుమగ్నిం హోతా రమేణ తే నమోభిః ఆయస్తతా నరోదసీ ఋతేన నిత్యం వృజంతి వాజినం ఘృతేన మాజాల్యో మృజ్యతే శ్వేతమూలాత్కవి ప్రశస్తో అతిథిశివోనాః సహస్రశృంగో వృషభస్తతో జావిశ్వాంగగ్నే సహసా ప్రాశ్యన్యాని సద్యో అగ్నే అత్యేక్షిణ్యనాభిర్యస్మై చారుతమో బభూథ ఈవేణ్యో వపుష్యో విభావా ప్రియో విశామతి ధర్మానుషీణాం తుభ్యం భరం దీక్షితయో యవిష్టపరిగణే అంతీతవోత దూరాత్ ఆభందిష్టస్య సుమతిం చీగిద్ధి బృహత్తే అగ్నే మహిషర్మ భద్రం ఆద్యరథం భానుమో భానుమంతమగ్నే తిష్టయజతేభిస్సమంతం విద్వాన్ పధీరామురవాన్నరిక్షమేహ దేవాన్ హవిరద్యాయ వక్షి అవోచామకవజే మేధ్యాయ వచో బందారో వృషభాయ వృష్ణే యమిష్ఠిరో నమసా స్తోమమగ్నౌ దివీవ రుక్మమూ హృద్యం చ మశ్రేత్ కుమారం మాతాజూపతి సముబ్ధం గుహా బిభర్తి నదాది పిత్రే అనీకమస్య నమినజ్జనా పురః పశ్యంతి నిహితమరతవౌ కమేతం త్వం జూపతే కుమారం పేషీ బిభర్షి మహిషీ జజాన పూర్వీర్ఘనరః శరదో భవర్ధా పశ్యం జాతం యదసూత మాతా హిరణ్యదంతం సుజీవన్నమారాక్షేత్రాదపశ్యమాయుధామిమానం దారో అస్మా అమృతం విరక్మత్తిం మామానీంద్రాక్రీడవన్ననుక్థాః క్షేత్రాదపశ్యం సనుతశ్చరం తం సుమధ్యూధన్న గురుశోభమానం నగ్రభ్రన్న జనిష్టైర పరిగ్నిరుజ్యూపతయో భవంతి కే మే మర్యకం విజవంత గోభిర్న జేషాం గోపారనశ్చిదాస ఏం జగృహురవతే సృజంత్వా జాతి పశ్వగుపనశ్చికిత్వాన్ వసాం రాజానం వసతిం జనామరాతయో నిజధర్మర్త్యేషు బ్రహ్మాణ్యత్రేరవతం సృజంతు నిందితారో నింద్యాసో భవంతు సునశ్చిచ్చేమం నిదీదం సహస్రాద్యూపాదముంచో అసమిష్టరిషః ఏవాస్మదగ్నే విమోముగ్ధిపాశాన్హోతశ్చికిత్వజిహతు నిషద్య నియమానో అపహిమదయ్యే ప్రమే దేవానాం వృతపాహూవాచ ఇంద్రో విద్వాంగనహిత్వా చచక్షతే నాహమగ్నే అనుశిష్ఠ ఆగా ఇజ్జ్యోతిషా బృహత భాత్యగ్నిరావిర్విశ్వాని కృణుతే మహిత్వా రాదేవీర్మాయా సహసే దురే భాసిసీతే శృంగే రక్షసే వినిక్షే ఉత స్వానాసో దివిషం పగ్నే స్తిగ్మాయుధారక్షసేహంత బాహు మదే చిరస్య ప్రరుజంతి భామానవరంతే పరిబాధో అదేవీ ఏదం తే స్తోమం త్రిజాదవి ప్రోరథన్నధీరస్వపా అదక్షం యదీదగ్నే ప్రదిత్వం దే బహర్యాస్వర్వతీరపజే నాజయేమ రిగ్రీవో వృషభో వా వృధానో సత్వా అర్యః సమజాతి వేదాః ఇదీమమగ్నిమమృతా అవోచన్ బలిష్మ దేవన వేషమ్మాయం సద్ధవిష్మ దేవన వేషమ్మాయం సత్ త్వమగ్నేవరో నో జాజసేయత్వం మిత్రో భవసి యత్సమిద్ధః హే విశ్వే సహస్పుత్ర దేవాస్త్వమింద్రో దాసుషే మర్త్యాయ త్వమర్యమా భవసి యత్కనీనాం నామస్వధావం గుహ్యం బిభర్షి అంజంతి మిత్రం సుధీతం నగోభిర్యద్దంపతి సమానసా కృణోషి తపస్సియే మరుతో మజ్జయంత రుద్రయత్తేజనీమచారు చిత్రం పతంగద్విష్ణో రూపమం నిఘాజితేన పాసి గుహ్యం నామ గోణా తపస్సియా సుదృశో దేవదేవాః పురోదధానా అమృతం సపంత హోదానమగ్నిం మనోషో నిషేదుర్దశశంత కుశిజస్సం స మాయోః నద్వద్భోదా పూర్వో అగ్నేయజీయాన్న కావ్యైః పరో అస్తి స్వధావః విశస్తయస్యాదిర్భవాసిజ్ఞేన వనవద్దేవమర్తాన్ వయమగ్నే వలిజా మత్వోతాః వసూయవో హవిషా బుధ్యమానాః వయం స వర్జే విదథేష్ణాం వయం రాజా సహసస్పుత్రమత్తాన్ యో నాగో అభ్యేనోభరాత్యధీరమగసం సేదధాత నిహీచీకిత్తో అవిదశ్చిలేతామగ్నే యో నో భక్షయతి ధ్వజేన ీ దేవూర్వే దూతం కృంపాలాయంతై సాంస్థైరగ్నీయశైర్దీనా దేవో మర్దైర్వసూభిద్యమాన అవస్మృతి పితరం జ్యోతి విద్వాన్ పుత్రోయస్తే సహసూ నూహే కదాచీకిత్తో అవిచక్షసేనోగ్నే కదాంకృతజిద్యాతయాసే భూరిణామబందమానో దధాతి పితావ సోయరిగజ్జోషయాసే కుమిద్దేవస్య సహసాచకానః సున్నభగ్నిర్వనతే వావృధానః త్వమంగజరితారంజ్యమిష్ట విశ్వాన్యజ్ఞే దురితాధీపర్షి సేనాదృశ్రంద్రమోజనాసోజ్ఞాతకేతావృజినా భూవన్ ఇమేజామాసస్త్వద్రిగ భూవన్వసమే పాతజిదాగో అవాచి నాహాయమగ్నిరవిసస్తయే నోలలీష దేవావృధానః పరాదాత్ త్వామగ్నే వసూపతిం వసూనామభిప్రవందే అధ్వరేషు రాజన్ ప్రజాపాదం వాదయంతో జజే మాభిష్యామృత్సుతీర్మర్తానాగ్నిరగ్నః పితానో విభుర్విభావా సుదృశీకో అస్మే సుగార్గవత్యా సమిషో దిదీహ్యస్మద్యా సంమీమిశ్రవాంసి విశాం కవిం విశ్వదిం మానుషీణాం శుచిం పావకం ఘృతపృష్ఠమగ్నిం దిగోదారం విశ్వమిదం దధిభ్యేత దేవేషు వనతే వార్యాణి జుషస్వాగ్నిరాజా సజోషాయత మానో రశ్మిభిః సూర్యస్య జుషస్వనస్సమిధం జాతవేదా చ దేవాన్ఘవిరజ్యాయ వక్షి అదిధిర్దురోటజిమన్నో యజ్ఞముపజాహి విద్వాన్ విశ్వా అగ్నే అభియుజో విహత్యా శత్రుయతామాభరాభోజనాని వధేన దస్యం రహి రాజగస్వపజః కృణ్వానస్తన్వే హే స్వాయై నిబర్షిజత్సహసస్పుత్రదేవాన్సో అగ్నే పాహిమృతమవాజే అస్మాన్ వయం తే అగ్నముక్తైర్వీధేమ భయం భవ్యైః పావకభద్రశోచే అస్మే రయం విశ్వమారంసమిన్ భాస్మే విశ్వా నిద్రవీనాని ధేహి అస్మాకమగ్నే అధ్వరం జోషస్వసూలోద్గస్వహవ్యం వయం దేవేరు సుకృతశ్యామశర్మాణానస్త్రిమరూధేన పాహి విశ్వానిలో దుర్గా జాతవేదస్వాదూరిదాదీపర్షి అగ్నే అత్రిమన్నమజాగ్నానో ఓస్మాకం బోధ్యమితా తరుణా యస్వాహృదాకీరిణామన్యమానో మర్త్యం మర్త్యోజోహవీని జాతవేదో యశో అస్మాసు దేహి ప్రజాభిరగ్నే అమృతత్వమస్యాం యస్మై త్వం సుకృతే జాతవేదము లోకమగ్నే కృణవస్యోరం అశ్వినం సపుత్రిణం వీరవంతం గోమనంతం రజుందాసతే స్వస్తి సుశామిధ్యాయ సోదిభేదం తీవ్రం జుహోదన అగ్నజే జాతవేదసే నదాసం సశ్రుషూత దీపం యజ్ఞమదాభ్య కవిర్హి మధుభస్త్యః ఈలితో అగ్నవహేంద్రం చిత్రమిహ ప్రియం సుఖైరసేభిరుదయే ఊర్ణం రథా విప్రదస్వాభ్యా అర్కానూషత భవానశుభ్రసాదయే దేవీర్ద్వారో విశ్రాయధ్వం సుప్రాజనానాభూతయే ప్రయజ్ఞం ప్రణీతన సుప్రతీకేమయో వృధా జహ్వీరుతస్య మాతరా దోషాభుషా సమీమహే మాతస్య పద్మం నీలితా దేవ్యాహోదా రామనూషః ఇమన్నో యజ్ఞమాగతం ఇలా సరస్వతీ మహీ తిస్రో దేవీర్మాయో భువాః బర్హిశ్చేదం త్వసృజాః శివస్తష్టవిహాగాహి విభుః పూర్ణాభుతత్మనాః యజ్ఞే యజ్ఞేన బుధావ యత్ర వేత్థ వనస్పతే దేవానాం దుఃఖ్యారామాణి తత్ర హవ్యాని గామయ స్వాహాగ్నజే వరుణాయ స్వాహేంద్రాయ వరుభ్యః స్వాహా దేవేభ్యో హవిః అగ్నింతం మన్యేయో వసురస్తం యంజంతి ధేనవః అస్తమర్వంత ఆదరోస్తన్నిత్యా సోభాజినయుషం స్తోతృభ్యాభర సో అగ్నిర్జో వసుగృణే సంయమాయంతి ధేనవః సమర్వంతోరభద్రుపస్సం సుజాతాసః సూరయయుషం స్తోతృభ్యాభర అగ్నిర్హి వాజినం విశేదధాతి విశ్వదర్షణిః అగ్నిరాజే స్వాభువంస ప్రీతో యాదివార్జమిషం స్తోతృభ్యాభర ఆజే అగ్నిధీమహి జుమంతం దేవాజరం యద్ధస్యాదేపనీయసీ సన్నిధీయ శ్రీజరీషం స్తోతృభ్యాభర ఆదే అగ్నర్జాహశుక్రస్య సోజిషస్పతే సుశ్చంద్రదస్మవిస్పదేహవ్య భాగ్భ్యం భూజతయుషం స్తోతృభ్యాభర క్రోధ్యే అగ్నయోగ్నిషు విశ్వం పుష్యంతి వార్యం ఏయిన్విలేతయిన్విలేతయీషణ్యంచానుషగిషం స్తోతృభ్యాభర తపత్యే అగ్నే అర్చయో మహి వ్రాధంత వాజినాః ఏ పత్వభిస్సభానాం ప్రజాభురం తగో నామిషం స్తోతృభ్యాభర నభానో అగ్నాభర స్తోతృభ్యః సుక్షితీర్ఘాః ేశ్యామయాృజుస్వాదూదాసోదరేదమయుషం స్తోతృభ్యాభర ఉభేసుశ్చంద్రసర్పిషో దర్వీ శ్రేణీష ఆసని ఉతో నగుత్పూర్యా ఉచ్చేషు సమసస్వతయుషం స్తోతృభ్యాభర ఏవాజమర్గేర్భిర్జ్ఞేభీరానుషక్ దస్మే సువీర్య పురత్యదాశ్వశ్లేషం స్తోతృభ్యాభర సఖాయ సంవ సమ్యం చ విషం స్తోమం చాగ్నయే వర్షిష్ఠాయ క్షితీనామూర్జో నత్రే సహస్వతే కుత్రాచిద్యస్య సమృతౌ రణ్వానరో నిషదనే అర్హంతశ్చిద్యమిందతే సంజనయంతి జంతవాః సంయదిషో వనామహే సంభవ్యామానుషాణాం ఉత తద్యుమ్నస్య సవసృతస్య రశ్మిమాదతే తస్మాగృణోతి కేతుమానక్తం చిద్దూరాసతే అవగో యద్వనస్పతీన్ ప్రస్మామినాత్యజరాః అవస్మయస్య వేషణే స్వేదం పసిషు జుహ్వతి అభీమహస్వజేన్యం భూమా పృష్ఠేవరురుః యమ్ మర్త్యః పురస్పృహం విదద్విశ్వస్య ధాయసే రస్వాదనం విదూనామస్తదాదిం చిదాదవే సహిష్మాధన్వాక్షీదం దాదానరాద్యాపసు హిరస్మ స్వస్వచేతన్ రఘురణీభృష్టదపిడి సుజుష్మయస్మా అద్రివత్ప్రస్వధీతీవరీయతే సుశూరసూతమాతా క్రాణాయుదానసే భగం ఆయస్తే సర్పిరాసుతే ఐషుద్యుమ్నభుతస్రవాచిత్తం మత్యేషుధాః ఇజీజన్మన్యుమద్రిజస్వాదాతమా పశుందదే ఆదగ్నే అపృణతో ద్విశ్వాసహ్యాద్దస్యో నిషస్వాసహ్యాన్ వామగ్నరుతాజవస్సమీధిరే వ్రత్రం వ్రత్నాజభూతయే సహస్కృత పురస్తుండం జగదం విశ్వధాయ సంతమోజం గృహపదింబరేణ్యం వామగ్నే అదీచిం పూర్జం విశస్సోదిష్కేశం గృహపదింబరేణ్యే గృహకేతుంబురూపం ధనస్పృతం సువర్మాణం సువసంచరద్విషం వామగ్నే మానుషీరీలతే విశోహోత్రావిషం వివీచిం రత్నధాతవం గుహాసంతం సుభగ విశ్వదర్శనంత విశ్వరసం సుయజం గతశ్రియం వామగ్నే నాశనం విశ్వదాగతం ఏభ్యగృహంతో నమసోపాసేదిమ సమిధానోంగిరో దేవో మత్తస్య యశసా సుధీతిభిః సమగ్నే పురురూపో విషేవిషేపయో దధాసి ప్రత్నథా పురుష్టుత పురోన్యన్నాసః సా విరాజసి ద్విషస్వాదే ద్విషానస్య నాదృషే వామగ్నే సమిధానం య విష్టదేవాదూతం చక్రిరేహవ్యవాహనం రుద్రజ సంఘృతయో నిమాహూతం తేషం చక్షుర్దధిరే చోదయన్మతి వామగ్నే ప్రతిమాహూతం ఘృతైస్సం నాయవస్సుషమిధాసమీధిరే సమావృధానపోషాధీభిరుక్షితోభిగ్రయాం శివార్థివా విదిష్టసే భద్రం నో అపి వాతయమనాః హరిః ఓం రామగ్నే అవిష్మంతో దేవం వత్తా సయీలతే మన్యే త్వాజాతవేద సంసహవ్యావక్ష్యానుషే అగ్నిర్హోతారాస్వక్షయస్య వృత్తపరిహిణః సంయజ్ఞాసస్తరం దిజం సంవాజాసస్రవస్య వాః ఉపదస్మయం శిశుం యథాన పంచనిష్టారణీ భర్తారం మానుషీణామిదిశామగ్నిం స్వధ్వరం ఉతస్మదుర్గృహీయసే పుత్రో నః క్వార్యాణాం గురుయోదబ్ధాశివనాగ్నే పశున్నయపసే అధస్మయస్యార్చయస్ సమ్యక్ సంయంతి ధూమినాః యది మహత్రితో దివ్యుపధ్వాదే వధమధిశిశీలేధ్వాదరీయథ తపాహమగ్నభూతిభిర్మిత్రస్య చ ప్రశస్తిభిః ద్వేషో యుతో న దూరితా దుర్జామవత్యానాం అన్నో అగ్నే అభీరదో రయంసహస్వాభరాత్ సక్షేపయత్సపోషయద్భువద్వాజస్య సాతజ ఉతైధి పృత్సునో వృధే అగ్రవో జిష్టమాభరజ్యం నమస్మభ్యమద్రిగో రుణమో రాజాపరీణ సారథివాజాయ పంథా స్వర్ణో అగ్నే అద్భుతక్రత్వా దక్షస్య మంహనా స్వే సుర్యా అమారుహక్రానా మిత్రోన యజ్ఞయా స్వర్ణో అగ్నయేషాంగయం పుష్టిం చ వర్ధయ ఏ స్తోమేభ్యసూరజో నరో మహాన్యానసు ఏ అగ్నే చంద్రతేగిల శుంభంత్యస్వరాధస సృష్మేభిస్ష్మినో నరో దివశ్చిద్యేషాం బృహత్సు కీర్తిర్బోధదిత్మనా తమర్త్యే అగ్నే అర్చయో భ్రాజం తోయంతి ధృష్ణుజా పరిజ్ఞానో న విద్యుతస్వానో రథో న వాజయో నూనో అగ్నభూతయే సమాధసశ్చ రాతయే అస్మాకాశ్చ సూరజో విశ్వాసాస్తరీషణి అనునోగ్నే అంగిరస్తుతస్తవానాభర హోదర్విభ్వాసహం ద్రయం స్తోత్రభ్యస్తవ సేచన ఉతైధి పృత్సునో వృధే జనస్య గోపా జనిష్ట జాగ్రీభిరగ్నిస్తుదక్షస్వితాయనభ్యాసే గృహప్రాదీపో బృహతాది విస్మృతా ద్యుమద్విభాది భరదేభ్యశ్రుతీ యజ్ఞస్య కేతుం ప్రథమం పురోహితమగ్నిం నరస్తృషధస్తే సమీధిరే ఇంద్రేణ దేవైః సరథం స బర్హిషిసీదన్నిహోతాయ యథాయ సుక్రతూః అసంమృష్టో జాయసే మాత్రోస్సు చర్మంద్రః కవిరుదతిష్ఠో వివస్వతః ఘృతేన త్వావర్ధయన్నగ్న ఆహుత ధూమస్తే కేతురభవద్దివిశ్రుతః అగ్నిర్నో యజ్ఞముపవేదు సాధుజాగ్నిర్నరో విభరంతే గృహే గృహే అగ్నిర్దూతో భవద్ధవ్యవాహనోగ్నిం వృణానావృణతే కవిక్రతుం తుభ్యేదమగ్నే మధుమత్తమం వదస్తుభ్యం అనీషాయమస్తు సంహృదే స్వాంగిరస్సింధూమి భావనీర్మహీరావృణంతి సవసా వర్ధయంతి చ స్వామగ్నే అంగీరసో గుహాహితమన్నాబిందాంఛశ్రియాణం వలే వలే సజాయసే మధ్యమానః సహో మహత్వామాహుస్వహస్పుత్రమంగిరః ప్రాగ్నయే బృహతే యజ్ఞయాజ ఋతస్య వృష్ణే అసూరాయమన్న ఘృతన్న యజ్ఞాస్యే ఏసుకూతం గిరం భరే విఢవాజ ప్రతీచీకృత్వృతమిచ్చీకృద్ధృతస్య ధారా అనుగృంధి పూర్వీ నాహం జాతుం సహసానధ్వజేన ఋతం స పాణ్యఋషస్య వృష్ణా అజానో అగ్నిఋతయం ఋతేన భువో న వేదాభుజతస్య నవ్యాః ఏదా మే దేవర్తుపార్తూనాం నాహం పదిం స నిధురస్య రాజః కేనే అగ్నే రిపవే బంధనాసక్కే పాయవః స నిషంతద్యుమంతాః కే దాసిమగ్నే అనృతస్య పాంచికా సోపత సంతి గోపా సఖాయస్తే విషూనా అగ్నయేతే శివాసస్వంతో అసీవా అభూవన్ అధూర్షదస్వజమేతే వచోభిర్విజూయతే వృజినాని బ్రువంతా యస్తే అగ్నే నమసా యజ్ఞమీట్ట ఋతం సపాత్య ఋషస్య వృష్ణాః తస్య క్షయపృథురా సాధురే ప్రసర్రాండస్య నహూనస్య జేషాః అర్చన్ స్వాహ వామహేర్చన్ తస్సమీ ధీమహి అగ్నే అర్చన్ తభూతయే అగ్నే స్తోమం మనామహే సిద్ధమద్యతి విస్మృశాః దేవస్య ద్రవిణస్య వాహ అగ్నిర్జోషత నో గిరో తాజో మానుషేష్ సయక్షత్రీ వ్యంజనం త్వమగ్నే సప్రసాసి జుష్టో తావరేణ్యః త్వయా యజ్ఞం విసన్వతే త్వామగ్నే వాజసా దమం విప్రా వర్ధంతి సుష్టూతం సనోరాశ్వసువీర్యం అగ్నేమిరాంతీవదేవాన్ సమం పరిభూరసి ఆరాధశ్చిత్రవృంజసే అగ్నిం స్తోమేన బోధయ సమిధానో అమర్త్యం హవ్యాదేవేషు నో దధత్ తమధ్వరేష్వీలతే దేవం మర్తా అమర్త్యం యేష్టం మానుషేజనే తం హి తస్వంతయీలతే సృతా దేవం ఘృతస్తుతా అగ్నిం హవ్యాయ బోధవే అగ్నిర్జాతో అరోచదగ్నందస్యో జ్యోతిషాతమః అభిషందగ్గా అపస్వాహ అగ్నివీణేణ్యం కవిం ఘృతపృష్టం సపర్యత భేదూ మే శృణబద్ధవం అగ్నిం ఘృతేన వావృధస్తోమేభిర్విశ్వదర్షణిం స్వాధీభిర్వచస్రుభిః ప్రభేదసే కవజే వేద్యాయైరం భరయసే పూర్యాయ ఘృతప్రసత్తోసూరస్వసేవో రాజో ధర్తా ధరుణో వస్సో అగ్నిః ఘృతేన ఋతం ధరుణం ధారయంత యజ్ఞస్య సాకే పరమేవ్యో మన్ దివో ధర్మం ధర్ణే సేజుషో నృే జాతైర జాతాం అభిజేన నక్షుభోజివస్తన్వస్తన్వతే వివయో మహద్దుష్టరం పూర్యాయ సంవతో నవజాతస్తుర్జాసింహన్న క్రుద్ధమభిధ పరిష్టు మాదేవయద్భరసే పప్రధానో జనం జనం ధాజసే చక్షసే చ అయో వయోజనసే గద్ధాన పరిత్మనా విషురూపోదిగాసి వాజో నుదేశపరదసస్వాత్వంతమురుందోహం ధరుణం దేవరాజః వరన్నరాజర్గుహాదధానోమో రాజే చిదయన్నత్రీమస్వః బృహద్వజోహి భానవేర్చా దేవాయాగ్నే ప్రదత్తిధిరే పుర సహిద్యుభ్యర్జనాక్ష బాహో విహవ్యమగ్నిషగ్భగో నవారృణ్వతి అస్తోమే మఘోన సఖ్యే వృద్ధసోజిషాయస్మింతు విష్మనిషమే సుష్మమాదు తథాగ్నేషాం సువీర్యశ్రమంభనా తమిజ్ఞక్మన్నరోదసీ పరిశ్రమో బభూవతుః నూనయే హి వార్యమగ్నే గృహాణ ఆభర ఏ భయం యే చ సూరయః స్వస్తి ధామహే సచోదైః మృత్సునో వృధే ఆ యజ్ఞైర్దేవమర్త్యాగిత్థాగవ్యాం సమూతయే అగ్నిం కృతే స్వధ్వరే పూరువీలీతావసే అస్య హి స్వయసస్తర ఆసావీ ధర్మన్మన్యసే అన్నాకం చిత్వసోజిషం మంత్రం పరోమనీషయా అస్య వాసావు అర్చిషాయ ఆయుక్తృజా గిరా జీవోనయస్య వేదసా బృహచ్చోదం చర్చయాః అస్య క్రద్వాజేదశోదస్మస్య వసురథా అథా విశ్వాసుహవ్యోగ్నిర్విక్షుప్రశస్యతే నూనయిద్ధివార్యమాసందసూరజాః ఊర్జో నపాదభిష్టాయే పాహి సగ్ధిః స్వస్తయ ఉదైధి మృత్సునో వృధే ప్రాతరగ్నిః పూరుప్రియో విశస్త వేదాదీధి విశ్వాహరియో అమర్త్యో హవ్యామర్త్యే శురణ్యాజి ద్విదాయ ఋగ్రవారసే స్వస్య దక్షస్య మంగరా ఇందం సధత్తా నృషః స్తోతాచిత్తే అమర్త్య తమ్మో దీర్ఘాయో సోచిషం గిరాహూ వే మఘోరాం అరిష్టోజేషామ్ ఏమే పంచాశ్రమం దదురశ్వానాం సదస్తూతి యుమదగ్నే మహిశ్రవో బృహత్క్రీధి మఘోనాం జృవతమృతృణాం అభ్యవస్థాః ప్రజాయంతే ప్రభవ్రేర్భవృశ్చికేత ఉపస్థే మాతుర్విచష్టే జుహురే విచిదయంతో నిమిషం భ్రమ్ణం పాంతి ఆదృఢాం పురం విభిషో ఆశ్వైత్రేయస్య జంతవోద్యుమద్వర్ధంత గృష్టయః నిష్కగ్రీవో బృహదుగ్ధజే నామధ్వారవాయుః నియం దుగ్ధం న కామ్యమజామి జామ్యోస్సతాత్ ధర్మో న వాజజఠరోదబ్ధస్వతోదభాః క్రీడన్ నోదస్మా భూవస్సంభస్మ నా వాయునా వేవీదానః తాశ్చంద్రషజో న దిగ్మాశ్రురం సితావక్ష్యో వక్షణేష్ఠాః యమగ్నే వాజసా తమత్వం చిన్మన్యసే భయం తం నో గీర్భిశ్రవాయ్యం దేవత్రాపనయాయుజం ఏ అగ్నేరయంతి వృద్ధా ఉగ్రస్య సమనస అపద్వేషో అపహ్వరోణ్యవ్రతస్య సశ్చిరే హోతారంతావృణీమహేగ్నే దక్షస్య సాధనం యజ్ఞేషు పూర్వం గిరా ప్రియస్వంతో హవామహే ఇచ్ఛా యథాతభూతయే సహసామంతి మే దీవే రాజరితాయ సుక్రతో గోభిష్యామ సమాదో వీరై శ్యామ సమాదాః మనుష్వత్వాని ధీమహి మనుష్వత్సమి ధీమహి అగ్నే మనుష్వదం గిరో దేవాన్ దేవయతేజ సంయమానుషేజనేగ్నే సుప్రీత యుధ్యసే సృజస్వాయం చృషత్సృజాదసర్పీరాసుతే ం విశ్వే సజోడసో దేవాసో దూతమక్రత సపర్యంతస్వాకవే యజ్ఞేషు దేవమీలదే దేవం వో దేవయజ్ఞయాగ్నిమీళీతమర్త్యాః సమిద్ధ శుక్రదీజి హృదస్య యో నిమాసదః సదస్య యో నిమాసదః రవిష్టదామన్న త్రివదచ్చాపాపకసో జిషే యో అధ్వరేష్ీ్యోహోరా మంద్రతమో విశీ జ్ఞా అగ్నిం జాతవేద సందదాతృత్యం ప్రయజ్ఞే త్వానుషగద్యా దేవ్యతస్తమ చికిత్మిన్మన సంత్వా దేవం వర్తా సభూతయే వరేణ్యస్య దేవ సయి జానాసో అమన్మహి అగ్నే జిగిద్యాసరం వచ సహస్య తన్వాసుప్రదంపతే స్తోమైర్వద్ధంగత్రయోగీర్భిశ్వంభంత్యద్రయ అగ్నే సహందమాభారద్యుమ్నస్య ప్రాసహారయం నిశ్వాయశ్చర్షణీరభ్యా ఆసావాజేషు సాసహత్ మమగ్నే మృతనాథం త్రయం సహస్వాభరీ సత్యో అద్భూతో దాతావాజస్య గోమతః విశ్వేహిత్వా సజోషసోజనాసో వృక్తపరిహిడః హోదారం సద్మసుప్రియం యంతి వార్యా పురు సహిష్మా విశ్వదర్శనిరభిమాదిసో దధే అగ్నజేషుక్షజేష్వాదేవన్న శుక్రదీదియుమత్పాపకదీదిః అగ్నే త్వం నో అంతమభుదత్రాతా శివో భవావరుచ్యాః అసూరగ్నిర్వసుస్రవాచ్చారక్షజ్యుమత్తామమ్రయుందాః సనో బోధిస్మృతీహవమనుష్యాణో అఘాయతస్సమస్మాత్ సంవాసో తిష్టతీరివసుమ్నాయ నూనమీవహే సఖిభ్యః అచ్చావో అగ్నిమవసే దేవం గాసిశనో వసూః సత్పుత్రేషూ నామృత వా పరిషది ద్విషః సహి సత్యోయం పూర్వే చిద్దేవాసశ్చిద్యమీధిరే హోదారం మంత్రజిహ్వమిత్సూదీతిభిర్విభావాసుం సనో దీతి వరిష్టయా శ్రేష్టయా చ సుమత్యా అగ్నే రాజోజీదీహినస్సు వృత్తిభిర్వరేణ్యా అగ్నిర్దేవేషు రాజత్యగ్నిర్మధ్యేష్వా విశన్ అగ్నిర్నోహవ్యవహనోగ్నిం దీభిస్స పర్యత అగ్నిస్తు విశ్రావస్తవం తుమి బ్రహ్మాణముత్తమం అతూత్తం శ్రావయత్పాదిం పుత్రం దాది దాశుభే అగ్నిర్దాది సత్పాదిం సాసాహయో యుధాగృభీ అగ్నిరత్యం రఘుష్యతం చేతారమపరాజితం యద్వాహిష్టం తదగ్నే బృహదర్చ విభావసో మహిషీ భద్వద్రయస్తద్వాజాబుదీరతే తద్యుమంతో అర్చయోగ్రావే వోచ్యతే బృహద్ ఉదోతే తన్యదుర్యథా స్వానో అర్థత్మనా దివః అగ్నిం వాసూయవ సహసానం వరవంతివ స నో విశ్వాదిద్విషః పరుషం నావేవ సుక్రతూ అగ్నే పావకరోజిగా మంద్రయా దేవ జిహ్వయా ఆ దేవాన్ వక్షియక్షీజ సంవాఘృతస్నవీమహే చిత్రభానో స్వదృశం ీతయేవీత్రం పాగవే జుమంతం సమీ ధీమహి అగ్నే బృహంత మధ్వరే అగ్నే విశ్వేభిలాగి దేవేభిర్హవ్యదాతయే హోదారం పావృణీమహే దేవానాయ సుందరాగ్నే సువీర్యం వహ దేవైరాసత్సి బర్హిషి సమిధానసహస్రజిదగ్నే ధర్మాణి పుష్యసి దేవానాం దూతముఖ్యాః న్యాగ్నిం జాతవేదసంహోత్రవాహం జమిష్ట్యం దాతా దేవమృత్విజం ప్రయజ్ఞే త్వానృషగద్యా దేవవ్యతస్తమః శ్రీతబర్హిరాసదే ఏదం మరుతో అశ్వినా మిత్రశీదం దువరుణః దేవాసర్వయా విశా